ఓం ఈశానాస్యం పాస్యమిదం ఇదాం సర్వం సర్వయ్యతే యత్కిం కించ చ జగత్యా జగత్యాం జగతే జగదితి జగతే తేన త్యక్తేన త్యక్తేన భుంజీథాః భుంజీథామా మా గృధః గృధః కస్య కస్య స్విదే స్విద్ధనం ధనమిది ధనం కుర్వన్నేవ దేవేహ ఇహ కర్మాణి కర్మాణి ఇది విషేచ్ఛతం శతాం సమాహ సమాయితి సమాహ ఏవం త్వయి త్వయి నాన్యథా అన్యథేతః ఇతో అస్తి అస్తిన న కర్మ కర్మ లిప్యతే లిప్యతే నరే నరయితి నరే అసుర్యానామ నామతే తే లోకాః లోకా అంధేన అంధేన తమసా తమసా వ్రీతాః ఆవేదా ఇత్యా ప్రేతాః తాగ్రస్తే ప్రే ప్రేత్యా ప్రేత్యాభి ప్రేత్యేతి ప్ర విద్యా అభిగచ్చంతి గచ్చంతి ఏకే చాత్మహనః ఆత్మనో జనాః ఆత్మన ఇత్యాత్మహనాః జనా ఇతి జనాః అనేకం ఏకం మనసః మనసో జవీయః జవీయో నైనతే దేవాః దేవా ఆప్నువన్ ఆప్నువన్ పూర్వం పూర్వమర్షతే అర్షదిత్యర్షతే తద్ధావతః ధావతోన్యాన్ అన్యానతి అత్యేతి ఏతి తిష్ఠతే తిష్ఠత్తస్మిన్ తస్మిన్నవః అవో మాతరిస్వా మాతరిస్వా దధాతి దధాతీతి దధాతి తదేజతి ఏజతి నా నేజతి ఏజతి దూరే దూరకు అంతికే ఊయిత్యో అంతిక ఇత్యంతికే అంతరస్య అస్య సర్వస్య సర్వస్యో సర్వస్య ఊయిత్యో సర్వస్యాస్య అస్య బాహ్యతః బాహ్యత ఇతి బాహ్యతః యస్తో తు సర్వాణి సర్వాణి భూతాని భూతాన్యాత్మన్ ఆత్మన్నేవ ఏవానుపశ్యతి అనుపశ్యతీత్యను పశ్యతి సర్వభూతేషు చ సర్వభూతేష్విది సర్వభూతేషు చ ఆత్మానం ఆత్మానం తతః తతో నవి విజోగుప్సతే జుగుప్సత ఇతి జుగుప్సతే యస్మిన్ సర్వాణి సర్వాణి భూతాని భూతాన్యాత్మా ఆత్మైవ ఏవాభూత్ అభూవద్విజానతః విజానత ఇతి విజానతః తత్తకః కో మోహాః మోహకః కశోకాః శోకలేకత్వం ఏకత్వమనుపశ్యతః ఏకత్వమిత్యేకత్వం అనుపశ్యత ఇత్యను పశ్యతః సపరి పర్యగాత్ అగాత్ శుక్రం శుక్రమకాయం అగాయమౌరణం ఔరణమస్నాభిరం అస్నాభిరాం శుద్ధం శుద్ధమపాపవిద్ధం అపాపవిద్ధమిత్యపాప విద్ధం కవిర్మనీషీ మనీషీ పరిభూ పరిభూస్వయంభూ పరిభూరితి పరిభూ స్వయంభూర్యాచాత్యవః స్వయం భూరితి స్వయం భూ యాథా తథ్యత అర్థాన్వీ వ్యదధాతి అదధాశ్వతీభ్యమాభ్య అంధంతమా తమ ప్రవీసంతి విశంతి యే విద్యా అవిద్యాముపాసతేపాసతయిత్యోప ఆసతే తో భూయ ఇవ భూయ ఇవతే భూయ ఇవేతి భూయా ఇవ చేతమా తమో యే యూ విద్యాయా విద్యాగ్రేరతా అన్యదేవాహు ఆహుర్విద్యయాహు ఆహురవిద్య అవిద్యేత్యవిద్య శుశ్రుమ శుశ్రుమధీరానా ధీరానా నస్తతే తద్వీచక్షిరే విరచక్షిరీ విచక్షిరే విద్యా విద్యా అవిద్యాస్తేద వేదోభయ ఉభయాం సహ సహేతి సహ అవిద్యయా మృత్యం మృత్యం తీయత్వా తీయత్వా విద్యయా విద్యయామృతం అమృతమశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే అంధంతమా తమ ప్రవీసంతి విశంతి యే సంభూతిం అసంభూతిముపాసతే అసంభూతిమిత్యసంభూతిం ఉపాసత ఇత్యోప ఆసతే తతో భూయ ఇవ భూయ ఇవతే భూయ ఇవేతి భూయా ఇవ చేతమా తమో యే సంభూత్యా సంభూత్యాగ్రేరతా సంభూత్యామితి సంభూత్యా రతా అన్యదేవా ఏవాహు ఆహుస్ సంభవాత్ సంభవాదన్యత్ సంభవాదితి సంభవాత్ అన్యదాహు ఆహురసంభవాత్ అసంభవాదిత్యసంభవాత్ ఇతి శుశ్రుమ శుశ్రుమధీరానా ధీరానా నస్తత్ తద్వీచక్షిరే విచక్షిరైతి విచక్షిరే సంభూతిం చ సంభూతిమితి సంభూతిం చ వినాశం వినాశం చ వినాశమితి వినాశం చ యః యస్తత్ తద్వేద వేదోభయం ఉభయాం సహ సహేతి సహ వినాశేన మృత్యం వినాశేనేతి వినాశేన మృత్యం తీయత్వా తీయత్వా సంభూత్యా సంభూత్యామృతం సంభూత్యేతి సంభూత్యా అమృతమశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే హిరణ్మయేన పాత్రేణ పాత్రేణ సత్యస్య సత్యస్యాపీహితం అపీహితం ముఖం అపీహితమిత్యపి హితం ముఖమితి ముఖం తత్వం త్వం పూషన్ పూషన్నప అపావృణో ఆవృణో వృణు సత్యధన్మాయా సత్యధన్మాయ దృష్టయే సత్యధన్మాయేతి సత్యధన్మాయ దృష్టయతి దృష్టయే పూషన్నేకర్షే ఏకర్షే యమా ఏకర్ష ఇత్యేక ఋషే యమసూవర్య సూవర్య ప్రాజాపత్యా ప్రాజాపత్యవీ ప్రాజాపత్యేతి ప్రాజాపత్యా వ్యోహ ఊహరశ్మీ రశ్మీన్ సమూహ ఊహతేజాః తే జోయతే యత్తే తే రూపం రూపం కళ్యాణతమం కళ్యాణతమం తత్ కళ్యాణతమమితి కళ్యాణతమం తత్తే తే పశ్యామి పశ్యామీతి పశ్యామి యోసౌ అసావసౌ అసౌ పురుషః పురుషః సః సోహం అహమస్మి అస్మీత్యస్మి వాయురనీలం అనీలమమృతం అమృతమథ అథేదం ఇదం భస్మాంతం భస్మాంతాం శరీరం భస్మాంతమితి భస్మ అంతం శరీరమితి శరీరం క్రతో క్రతో స్మర క్రతో ఇది క్రతో స్మర కృతం కృతగ్రస్మర స్మర క్రతో క్రతో స్మర క్రతో ఇది క్రతో స్మర కృతం కృతగ్రస్మర స్మరేతి స్మర పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి ఓం ఇది వాజసనేయ శుక్లయజుర్వేద కాణ్వశాఖాయాః సంహిత పదక్రమ పాఠః సంపూర్ణః సంహితా నయతే సూర్యం పదం చ శశినః పదం క్రమశ్చ నయతే సూక్ష్మం యత్తత్ పదమనామయం ఇతి యాజ్ఞవల్క్య శిక్షాయాం లబ్ధ్వా రహస్యాని సుదుర్లభాని యజూంషి శుక్రాని వివస్వతోయః స్వర్గాపవర్గౌ అకరోత్ ప్రకాశం జయత్యసౌ బ్రహ్మ వివేకహంసః ఓం తత్సత్ శ్రీ యాజ్ఞవల్క్య ప్రీయతాం అథ శుక్లయజుః కాణ్వ శాఖీయాక్రమకారికా విషేత్వేత్యయమధ్యాయః హ్యనువాకాంతవేష్టనః గాయత్రేణాంతవేష్ట్యోత్ర పురాక్రూరత్రివేష్టనః కృష్ణోశ్యాదిచతుష్టైక్యం వీతిహోత్రం ద్వివేష్టనః సమిదాదిచతుష్టైక్యం అగ్నే వాజానువాచకృతే దేవసవితస్పష్టైక్యం ఏషాదేవిద్వివేష్టనః ఏతత్తే యుగలైకత్వం అగ్నిహోమానువాచకృతే అగ్నే దగ్ధాత్రయైకత్వం దేవాదాతువిదోద్వివృతే సంబద్ధిస్తు చతుష్టైక్యం సంవత్సేతి ద్వివేష్టనః యజ్ఞసంచేతి షట్టైక్యం ఉరు విష్ణోద్వివేష్టనః తతోస్యాదిద్వయైకత్వం అగ్నయేత్తినవేష్టనం ఏదోద్వివర్ణమోద్వైక్యం ఆసక్తోర్జం ద్వివిడ్వితే సమిధాద్యష్టశుద్ధివితే అగ్నిజ్యోతిషలైకత ఇంద్రః పశ్చాద్వివేష్ట్య స్యాత్ సమిదస్యంతవేష్టనః ఉపప్రక్షస్వపి ద్వివిడ్వితే తనూపాస్తప్తకైకత ఉపత్వా పంచశుద్ధివృతే ఇళయేష్ట్యంతవేష్టనః సోమానమష్టశుద్ధివృతే పరితే దూళభస్త్రివృతే భూర్భువస్వోనువాచైక్యం ప్రకాశీవిద్వివేష్టనః యద్గ్రామేత్యంతవేష్ట్య స్యాత్ మోషూనోక్రందివిద్వృతే అవభృదేత్యంతవేష్ట్యః పూర్ణాదల్యష్టశుద్ధివృతే ఏషత్రైక్యం త్ర్యంబకయోః ద్వివిడ్వివిట్పరోంతవృతే వాజినాం వాజోద్వివేష్ట్యః వాజ్యహం పంచకైకత ఏదమాదిత్రిశుద్ధివృతే మహీనాం యుగలైకత ఆవోద్వివేష్టన స్వాహ యజ్ఞమిత్యంతవేష్టనః ఆగూత్యై ప్రైదే త్రివృతే విశ్వోదేవస్య సుద్వివృతే ఋక్సామయోశ్చతుష్టైక్యం వ్రతం కృత్ సప్తకైకత త్వమగ్నే వ్రతపాద్వివృతే రాస్యేయేత్యంతవేష్టనః ఏషాదే పంచకైకత్వం వస్యాదిచతురేకత ఏషతే యుగళైకత్వం అభిత్యంతుద్వివేష్టనః ప్రజాభ్యస్తాంతవిచంద్రం ప్రథమార్థాంతవేష్టనః సగ్నేద్ధయుక్తపసస్తన్వాదిచతురేకత ప్రతిపంథాం ద్వేష్టి స్యాత్ ఆదిత్యాస్త్వత్రివేష్టనః వనే సూర్యద్వివద్వితి ఉస్రాయేతం యువేకత నమో ద్వివద్వరుణస్య శాంతవృచ్చపరో ద్వివృతి అగ్నేస్తనూర్యుగైకత్వం భవతాగ్నౌ ద్వివద్వృతి ఆపతప్తేంద్రఘోషేషు హ్యన్వాకాంతవేష్టనం నింజ ప్రభృతిషు ద్వివృతి దేవశ్రియుగలైకత విష్ణోర్వాదిత్యషు ద్వివృతి విష్ణోరదాతమంతవృతి ఆదదే పంచకైకత్వం యవోసి చతురేకత పరిత్వా గిర్వణో ద్వివృతి ఇంద్రస్య శూరసాంతవృతి విభూరస్య నువాకైక్యం యోజిర్వేష్ట చతుష్టవాన్ అగ్నేయన్నో ద్వివృద్వృతి దేవసారిత్రయైకత అత్యన్యాం త్రితయైకత్వం అయం హిత్వా ద్వివేష్టనః అగ్రేణీరంతవృద్యాతే త్రిషు ద్వివృత్పరోంతవృతి ఉపావీర నమస్తే చ సంతే చేత్యనువాచవృతి సముద్రాది చతుష్టైక్యం ఇదమాపోద్వయోద్వివృతి అగ్నేర్వస్తంతవేష్ట్య స్యాత్ అమూల్యస్తు ద్వివేష్టనః హృదయత్వాయుగలైకత్వం శృణోత్వగ్నిర్ద్వివేష్టనః దేవీరాపస్త్రయైకత్వం యమగ్నే పృచ్ఛసి ద్వివృతి ఆదరే సప్తకైకత్వం త్వమంగేతి ద్వివేష్టనః వాచస్త్రైక్యం చోపయామ దైక్యమావా ద్వివేష్టనః ఇంద్రవాయు అయం వాంచ రాయాయావాం త్రివేష్టనః సంప్రత్నథార్థయోర్ద్వివృతి ఛందయుక్తైషు దేంతవృతి అచ్ఛిన్నస్యాదిషు ద్వివృతి అయం వే మధ్యమం వినా ఏషతే త్వంతవేష్ట స్యాత్ ఏ దేవాసో ద్వివేష్టనః ఆగ్రయాది త్రైక్యమింద్రాద్ దైక్యం మూర్ధాద్వివేష్టనః ధ్రువోధ్రువం చ యస్తే చ మధవే చాంతవేష్టనః ఇంద్రాగ్ని ఆగజ త్రివృతి ఓమా విశ్వే ద్వివిద్వృతి త్రివృతి ఇంద్రమరుత్వస్తు మరుత్వం తందివేష్టనః మహాం ఇంద్రో నృవత్రివృతి మహామింద్రోద్వివేష్టనః ఆదిత్యేభ్యోనువాకేస్మిన్ ప్రత్యర్థం స్యాచ్చ వేష్టనం శ్రద్వామం చ ద్వివద్వృతి సావిత్రస్త్రిషితాంతవృతి అహం పరస్తాద్ ద్వివేష్ట్యః హ్యగ్నేవాద్వితైకత హరిరస్య నువాకైక్యం ఇక్ష్వాహీతి ద్వివేష్టనః ఆతిష్ఠచేంద్రమిద్యస్మాత్ ఇంద్రశ్చేతి ద్వివేష్టనః తృతీయం చతురీయం చ వినాగ్నేర్ధం త్రివేష్టనః అగ్నేవద్వివృతిష్టన్ అదృశ్యం పూర్వవత్రివృతి ఉదుచిత్రం ద్వివద్వృతి వినోవాచస్త్రివృత్రివృతి విశ్వవిశ్వద్వివద్వృతి అగ్నయే త్వానువాచవృతి ప్రాణాయమే చతుష్టైక్యం రూపేణేత్యనువాచవృతి సమింద్ర పంచసుద్వృతి యజ్ఞయజ్ఞాంతవేష్టనః ఉరూం హీతి త్రివేష్ట్యోగ్నే సముద్రేతి ద్వివద్వృతి త్రివృద్దేవీ రాపయేజ ముఖేషు దశసు ద్వివృతి పరమేష్ట్యాది సప్తైక్యం యయో ద్వివట్పరోంతవృతి ద్వివేష్ట్యో దేవసవిత ధ్రువసాప్సుద్వయైకత అపాంగ్రహాద్వివృద్వృతి సంప్రజస్థాంతవేష్టనః ఇంద్రవత్త్రివృద్దేవీ పంచసు స్యాద్వివేష్టనః వాజినస్వంతవేష్ట్యః స్యాద్దేవస్య వషళేకత ఏషస్య షట్సువిద్వృతి వాజినస్వంతవేష్టనః ఆపయే త్రితయైకత్వం అస్మే ద్వివిట్పరోంతవృతి వాచస్య సప్తసుద్వృతి సరస్వత్యా అసాంతవృతి అగ్నిరేకాక్షరేణేతి హ్యనువాకాంతవేష్టనః ఏషతే దైకతాత్వగ్నే సహస్రేతి ద్వివేష్టనః ఉపాంశోరంతవేష్ట్య స్యాత్ అపోదేవాద్వివేష్టనః వృష్ణ ఊర్మిశ్రయైకత్వం సవితాత్వానువాచవృతి సోమస్య త్రిషియుగ్మైక్యం సధమాదోద్వివేష్టనః క్షత్రస్యోగ్మం త్రైక్యమవేష్టాశ్చతుష్కమవేష్టనం ఊర్ధ్వామారోహజాద్యర్థవర్జం విద్యాద్వివేష్టనః పంచానాముపరిష్టానామర్ధానామంతవేష్టనం సోమస్య త్వాయుగైకత్వం ప్రపర్వేతి ద్వివేష్టనః ప్రజాపతే ద్వివేష్ట్య స్యాత్ రుద్రయత్తేంతవేష్టనః ఇంద్రస్య చాంతవృణ్మాతే ద్వివదగ్నాంతవేష్టనః హంసో ద్వివృచ్చేయసి శ్యోనాసీత్యంతవేష్టనః ఇషసాజద్వేష్టోభిభూరాదిచతురేకత సవిత్రా ప్రద్వయైకత్వం అశ్యాద్యర్థాంతలిష్టనం వింజాన సప్తశుద్ధివృతే ఆదదే యుగళైకత హస్త ఆధాదిశుద్ధివృతే ప్రతూర్వం యుగళైకత అన్వర్తిముఖాంతలిష్టనం శ్యామ్మఖాంతవృతే కృత్వా యథాద్వేష్ట్య స్యాత్ వసవస్వాంతలిష్టనః అదితిష్వా యుగైకత్వం మిత్రదేవోద్వృద్వృతే ఉత్య బృహతీత్రివృతే ఆకూతించాంతలిష్టన మాస్వాదిసర్వమంత్రు ద్విదన్నపతే త్రివృతే ద్విదృశానోధ్యాయ అత్రాది సుపన్నశ్రయైకత చితసీత్యంతవేష్ట్య సత్ సంజ్ఞానం చ త్రివేష్టన మయి గృహానువాగస్థ మంత్రాస్తన్వేత్తివేష్టనా ధ్రువాశిధరు మంత్రాణాం చతుర్ణామేకదేష్టనం కాండాదయోద్వేష్ట్యా స్యు విరాజ్యోతిశ్రయైకత అషాళ్వాద్యాస్తీకోన వింశతిస్యుర్ద్వేష్టనా పంచానామిమాదీనాం అర్ధానామంతవేష్టనం సాహస్రమూర్ణాయుమయో హ్యంతవర్జంతి వేష్టనః త్వయ్యవిష్టద్వేష్ట్య స్యాత్ అపాంచేత్యంతవేష్టనః అయం పురోనువాగస్తు హ్యనువాకాంతవేష్టనః ధ్రువక్షితిశ్చతుర్ద్రువృతి ఆదిత్యాస్వాత్రివేష్టనః సజూరాద్యనువాకేషు వర్జనింద్రాంతవేష్టనం ఇంద్రాగ్నిద్విశ్వకర్మాదియుగళైకత అగ్నిజాతాం ద్వివృత్త్రివృత్ సహసాగ్నేఃపురీత్రివృతే ఏవ ఆద్యనువాకానాం చతుర్ణామంతవేష్టనం అయమగ్న్యాదిషు ద్వివృతే అగ్నిం హోతాత్రివేష్టనః ఏన ఋషయోనువాకే ద్వివృత్తపోంతవృతే రోధదాయో ద్వివృద్వృతి దివయుక్తంతిమోంతవృతే నమ ఆదిషు ఖండేషు శాతర్థం ప్రతివేష్టనం హిరణ్యాద్యనువాకేషు షట్సు స్యాదంతవేష్టనం నమోస్తోత్రాంతిమఖండ ఇతి స్యాదంతవేష్టనః అశ్వన్నాదిషు సర్వేషు మంత్రేష్వర్ధాంతవేష్టనం అత్రే మామేత్రేకత్వం శుక్రజ్యోత్యనువాకవృతే ఇమం స్తనాదిమంత్రేషు ద్వివృదేతాశ్చివృత్తతః వాజాదయోఖ్యనువాకాః అనువాకాంతవేష్టనాః విశ్వే అద్యానువాకేస్మిన్ స్యాదర్థం ప్రతివేష్టనం ఘృతాద్వీక్యం ఋతం తత్వా దివిడ్వట్పరోంతవృతే అగ్నియునాదయో మంత్రాః సర్వే సంతి ద్వివేష్టనాః స్వాద్వీత్వా స్వాదునాధ్యాయే ఉచ్యతే క్రమవేష్టనం మోదయుక్తం యథా తేజః శాస్తిత్రిభ్యస్తాంతవృతే క్షత్రస్య మధ్యవృత్తాత్ర నాస్తి వేష్టనమశ్వినోః ప్రథమాదిద్వయైకత్వం జ్ఞాతవ్యం చ మహాత్మభిః అవశిష్టాస్తు మంత్రాయే భవంతి అర్ధాంతవేష్టనాః శూద్రే వ్యవర్జ్యం యద్దేవా మంత్రాః స్వార్ధాంతవేష్టనాః తస్మిన్ శూద్రేర్యమంత్రేస్య అయక్షీతి పదవేష్టనం ఇమమాద్యాద్వేష్ట్యా స్యుః హోతాదీనామధాంతవృతి అశ్విన ఉచ్ఛానువాకే స్యాత్ యజేతి పదవేష్టనం దేవం బర్హ్యాదిశుద్ధివృతి దేవో అగ్నిరథాంతవృతి అగ్నిమధ్య చ సూపస్థా త్వామధ్యేతి త్రయైకత తేజోంతవృతి మాద్వృతి అభిదాయుగళైకత ద్వివేష్ట్యో యోంతవృచ్చాగ్న హింకారాయానువాకవృతి హిరణ్యపాణ్యాదినవాదీజనశ్చ ద్వివేష్టనః విభూరవేష్టనో దేవా ఆశాపాలాద్వివేష్టనః కాయాదయోఖ్యనువాకాః అనువాకాంతవేష్టనాః ప్రజాపతయ ఇత్యస్మిన్ ఖండే స్యాదంతవేష్టనం యః ప్రాణతో ద్వివేష్ట్య స్యాత్ చంద్రమాస్తుంతవేష్టనః యుంజంత్యాదిత్రిశుద్ధివృతి వసవస్వాయుగైకత కశ్చిచ్చతుర్షు వాయుష్వా పంచసుత్యాద్వివేష్టనం అగ్నిపశుర్మధ్యవర్జ్యం ద్విదంబేనువాకవృతి ఉత్సక్త్యాద్యనువాకస్థ మంత్రాస్తన్వేత్తివేష్టనాః అశ్వస్వారభ్యచత్వాష్ట్రౌ లోమాద్యర్థాంతమేకత రోహితార్థసమాయుక్తః క్షితిరంధ్రోంతవేష్టనః శుద్ధమానసమాయుక్త బలిప్తార్థాంతవేష్టనం ప్రశ్నర్థయుక్తషడ్వాదిద్వైక్యం శిల్పా అసాంతవృతి సప్తసూర్ధ్వానువాకేషు మంత్రాణామంతవేష్టనం శాదందభ్యనువాకానాం నవానామనువాకవృతి యస్యాదయస్సు సర్వే చ మంత్రాస్వార్ధాంతవేష్టనాః అగ్నిశ్చాదిషు ఖండేషు సర్వేష్వర్ధాంతవేష్టనం ద్విభిక్షమాస్తేత్యధ్యాయే శాద్యశ్చిత్ పంచవేష్టనః సంవత్సరోస్యనువాకః అనువాకాంతవేష్టనః సమిధేంద్రాదిమంత్రేషు ప్రత్యర్థం వేష్టనం భవేతి శుచిమాదిషు మంత్రేషు త్వంతవృచ్చాంతిమో ద్విపదే సమిద్ధో అన్యన్నాదౌ ఆచారభ్య మంత్రాద్దివేష్టనాః అంత్యానామనువాకానాం తయానామనువాకవతే ద్విపదస్యాజరాధ్యాయే బృహన్నితి తు చాంతవతే ద్విజ్యాగ్రతోధ్యాయే ద్విభిరద్భిరంతవతే విశ్వాని చ విభక్తారం ద్విభజన్యంతవేష్టనాః సహస్రశీర్షేత్యధ్యాయే సర్వేష్వర్ధేషు వేష్టనం విజంవాచాంతవజ్ఞన్మే ఛిద్రం చక్షుర్ద్వివేష్టనః ఊతిభిర్యుక్తయా త్వన్న ఊత్యాదిషు ద్విభిర్ద్వివృతే అహానిశం త్రివృద్దేవీ అభిష్టయ ఇది ద్విపదే దౌశాంతిరంతవేష్ట్య స్యాత్ ధృతే జృంహత్రివేష్టనః యోక్తేంతవన్నమస్తే చ యతస్తచ్చ ద్విపదే ఆదదే పంచైకత్వం ప్రైతు బ్రహ్మేతి తు ద్విపదే మఘస్యాది త్రయైకత్వం యమాయేత్యనువాచవతే ద్విపద్గర్భోనువాకస్తు విశ్వాసాంత్యం వినా త్రివృతే ఆదదేతు చతుష్టైక్యం యస్తే ద్విపత్పరంతవృతే సముద్రాదిద్వయైకత్వం యమాయేతి ద్వివేష్టనః విశ్వా ఆశాః పంచకైక్యం స్వాహాపూష్ణేనువాకవతే అభీమంతు ద్విపద్యాతే చతుష్టైక్యమచిద్విపదే స్వాహాప్రాద్యనువాకానాం అష్టానామనువాకవతే ఆయాసాదిద్వయైకత్వం యమాయేత్యంతవేష్టనః ఈశావాస్యాదిమంత్రేషు సర్వేషు స్యాద్దివేష్టనం ఇది శుక్లైజుఃకాండ శాకీయాక్రమకార్యా సంహితా నయతే సూర్యం పదం చ శయినః పదం క్రమశ్చ నయతే సూక్ష్మం యత్తత్పదమనామయం హ్రస్వపూర్వో హ్యనుస్వారః దీర్ఘాన్నాసికో భవేత్ ద్విత్వం పరంచేన్న తథా క్రమకాలేషు వాజినాం అస జటాది విగతిలక్షణం జటామాలా శిఖారేఖా ధ్వజోదండో రథోఘన అష్టౌ విగతయ ప్రోక్తాః క్రమపూర్వా మహర్షిభిః జటాది విగతీనాయ్యే పారాయణ పరాయణాః మహాత్మానో ద్విజశ్రేష్టాః తే జ్ఞేయాః పంక్తిపావనాః క్రమం యథోక్తం ప్రబ్రూయాత్ విక్రమేణ క్రమేణ చ సలక్షణం సర్వసంధౌ యతా సా ప్రోచ్యతే బుధైః స్వాపూర్వాంశం పదద్వంద్వం స్వాగర్భే త్రిచతుష్క్రమే పునరుక్తమసందేహార్థం యతా త్వం న చార్హతి అనుక్రమశ్చోత్క్రమశ్చ విక్రమోభిక్రమస్తథా సంక్రమశ్చేతి పంచైతే యతాయాం కచిదాః క్రమాః న స్థితోపస్థితే యే స్యుః యతాయాం విక్రమే నతే వర్జయిత్వా విశ్వదీవ విశేష విషయాన్ విధీన్ వైకల్పికాన్ జాగరణం ప్రమాణం మధ్యగత్రయే సంధౌ ఆద్యంతయో ప్రాతిశాఖ్యం మానం సర్వస్వరేషు తు సవర్ణే భృత్తౌ స్పరిశాత్ స్వరేయాతి వతామిహ స ఏవ సంధినాన్నైక్యం ఆపన్నోపి ప్రగృహ్యకః ఓంకారాంతరిపాతానాం విక్రమేస్తి ప్రగృహ్యత స పూర్వాకార ఓంకారః ప్రయాచ్యోం భావమత్రిః అయమే హి శాస్త్రార్థః సర్వాసు విగతిష్వి మాలామాలేవ పుష్పాణాం పదానాం గ్రంథినీ సా ఆవర్తంతే త్రయస్తస్యాం క్రమం విక్రమ సంక్రమాః బ్రూయాక్రమ విపర్యాసౌ అర్ధర్థస్యాదితోంతతః అంతంచాదిన్నయే దేవం క్రమమాలేతి గీయతే పదోత్తరాంజటానేవ శిఖామార్యాః ప్రచక్షతే క్రమాద్దిత్రి చతుఃపంచ పదక్రమముదాహరేతి పృథక్ పృథక్ విపర్యస్య రేఖామాహుః పునఃక్రమాత్ బ్రూయాదాదే క్రమం సమ్యక్ అంతాత్ ఉత్తారయేదితి వర్గే వాజివాయస్య పఠనం సద్వజ స్మృతః క్రమముక్త్వా విపర్యస్య పునశ్చ క్రమంతరం ఆర్ధర్చాత్ ఏవముక్తోయం క్రమదండోభిధీయతే క్రమవత్క్రమణం కుర్యాత్ విక్రమం చ పదే పదే స్వరసంధిసమాయుక్తం ఏతద్దండస్య అపరం లక్షణం పాదశోర్ధత్రిషో వాపి సహోక్త్యా దండవద్రథః అంతాత్క్రమం పఠేత్ పూర్వం ఆదిపర్యంతమానయేది ఆదిక్రమం నయేదంతం ఘనమాహుర్మనీషిణః ఇదం అప్రసిద్ధగణలక్షణం శిఖానుక్వా విపర్యస్య తత్పదాని పునః పఠేది అయం ఘన ఇది ప్రోక్త ఇత్యష్టౌ వికృతి పఠేది ఇదం ప్రసిద్ధిగణ లక్షణం ఓం యథా ది వికృతి లక్షణం సంపూర్ణం.